పదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం హృదయం మధురం గమనం మధురం మధురా దీపతే రతిరం మధురం అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే రామ హరే రామ రామ రామ హరే హరే వచనం మధురం చరితం మధురం వసనం మధురం బాలితం మధురం వచనం మధురం చరితం మధురం వసనం మధురం బాలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతి రఖిలం మధురం అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం అధరం మధురం వదనం మధురం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే.